లేబోన్ వెన్నుపాలోన్ పాబి నక్ ఓర్ కొరి ఓర్ జొట్ లేగి దాల్ పాబి మొమ్ దాల్ దేగ్నని ఓర్ వు జొటే దా మూసి దుని ఓర్ మూసి జూర్ బిని ఓర్ రెక్ సాఖ్ మోయ్ బాఖ్ పాబి దారి జెల్ బెన్ మూసం యే కో సి టాంక్ గరబ్ షక్ జూర్ అవాన్ ని సలాత్ రెక్ పాబి టెకల్ మూస్ బి జెం ఖోల్ నఖ్ బూస్ బి దినా లెక్ పాబి ది దెఫ్ నూన్ ది దెఫ్ నూన్ ది దెఫ్ నూన్ ది దెఫ్ నూన్ yimu def yoy yep nak mous bi lekut bagn ne suba la korite pa bien la mous yow de tay la lay ray han yow limay ki di baña wor yep ndekete yow dal da nga don tapale mu jël ben yak xireul ko ki ba mu tang jeut tangal la tangal tangal yat bi ba mu tang xacc dem bay dor mous bi rek mous bi ne ko wa père man may chrétien nga nan ma wor